రోదసి మూడవ భాగం. అప్పటి నుండి 40 ఏళ్ళుగా ఈ డిరిజిబుల్స్ ఇంకా పెద్దవవుతూ మెరుగవుతూ వచ్చాయి. కానీ వాటిలో నింపే హైడ్రోజన్ చాలా ప్రమాదకరమైనది. హైడ్రోజన్ జ్వలనీయమైన వాయువు, నిప్పు అంటుకుంటే పేలుతుంది. దానికి బదులుగా మరో వాయువు హీలియం వాడచ్చు. ఇది హైడ్రోజన్ అంత తేలికైనది కాదు, కానీ ఎప్పుడు నిప్పు అంటుకోదు. అయినా ఈ డిరిజిబుల్స్ అంత వేగంగా కదలగలిగేవి కావు, పైగా తుఫానుల్లో చిక్కుకుంటే ధ్వంసం అయిపోయేవి. అయితే కొన్ని వస్తువులు సాంద్రమైనవే అయినా గాలిలో తేలగలుగుతాయి. ఉదాహరణకి గాలిపటం గాలి కన్నా సాంద్రమైనదే, కానీ తేలుతుంది. ఎందుకంటే దాని ఉపరితల వైశాల్యం ఎక్కువ. చిన్న గాలి కూడా దానిని పైకెత్తి పట్టుకోగలదు. మనిషిని మోయగలిగినంత పెద్ద గాలిపటాన్ని నిర్మిస్తే, తేలికైన కలపతో పడవల్లాంటి వస్తువుల్ని నిర్మించి వాటికి చెక్కతో చేసిన రెక్కల్లాంటివి అమర్చారు. రెక్క ఎంత పెద్దదైతే అది అంత గాలిని పట్టుకుంటుంది. వీటిని గ్లైడర్స్ అంటారు. ఇలాంటి గ్లైడర్లని ఓ మనిషి పట్టేంత పెద్దవిగా నిర్మించవచ్చు. వీటిని కొంత ఎత్తు మీద నుండి విడిచిపెడితే అవి గాలిలో కాసేపు తిరిగి తెమ్మెరల మీద తారాడి మెల్లగా కిందకి దిగుతాయి. 1890లలో ఈ గ్లైడర్ల ప్రాముఖ్యత బాగా పెరిగింది. మొట్టమొదటి గ్లైడర్లు కూడా గాలిబుడగలలాగానే గాలి ఎటు తీసుకుపోతే అటుపోయేవి. కానీ వాన్ జెప్పెలిన్ గాలిబుడగ మీద ఓ ప్రొపెల్లర్ని అమర్చినట్టు ఈ గ్లైడర్కి కూడా ఓ ప్రొపెల్లర్ అమరిస్తే అమెరికాలో ఓహియో రాష్ట్రంలో డేటన్ నగరంలో ఆర్విల్ రైట్, విల్బర్ రైట్ అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వీళ్ళు సైకిళ్ళు తయారు చేసి అమ్మేవారు. వీళ్ళు గ్లైడర్లకి తేలికైన మోటార్లు అమర్చి అమ్మేవారు. 1903 డిసెంబర్ 17 నాడు అమెరికాలోని నార్త్ కారోలినా రాష్ట్రంలో కిట్టీ హాక్ నగరంలో యంత్రం తగిలించిన ఓ గ్లైడర్ సహాయంతో ఆర్విల్ రైట్ గాల్లోకి లేచాడు. అది మొట్టమొదటి ఏరోప్లేన్. అది గాల్లో కేవలం 2 నిమిషాలే నిలిచింది. 260 మీటర్లు మాత్రమే ప్రయాణించింది. కానీ ఓ అత్యంత ముఖ్యమైన విషయం సాధ్యం అని నిరూపించింది. ఇంకా పెద్ద పరిమాణంలో వేగాన్ని పెంచే పెద్ద పెద్ద యంత్రాలతో విమానాలు తయారు కాసాగాయి. విమానం ఎంత వేగంగా కదిలితే విమానం రెక్కలని గాలి అంత బలంగా పైకి ఎత్తుతుంది, అంత బరువైన విమానాన్ని మోస్తుంది. 1908లో ఆర్విల్ రైట్ ఇంచుమించు గంటసేపు గాల్లో ఉన్నాడు. 1909లో ఓ విమానం ఇంగ్లీష్ ఛానల్ దాటింది. మొదటి ప్రపంచ యుద్ధంలో విమానాలు కూడా పాల్గొన్నాయి. 1933లో అమెరికన్ వైమానికుడు చార్లెస్ లిండ్బర్గ్ ఒంటరిగా అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా న్యూయార్క్ నుండి పారిస్కు చేరాడు. ఆ ప్రయాణం 33 గంటలు పట్టింది. ఈ రోజుల్లో విమానాలు ఎంత పెద్దవి అయ్యాయంటే వందలాది ప్రయాణికులని మోసుకుపోగలుగుతున్నాయి. కొన్ని విమానాలు గంటకి 1600 కిలోమీటర్ల కంటే వేగంతో ప్రయాణించి అట్లాంటిక్ సముద్రాన్ని 3 గంటలలో దాటుతున్నాయి. విమానాల రంగప్రవేశంతో డిరిజిబుల్స్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. కానీ మామూలు వేడిగాలి బుడగలని భూమికి ఎంతో ఎత్తున వాతావరణ పరిశోధన కోసం వాడుతున్నారు. కొన్ని బుడగలని సన్నని తేలికైన ప్లాస్టిక్ పదార్థంతో తయారు చేస్తారు. ఇవి భూమికి 50 కిలోమీటర్ల ఎత్తు దాకా కూడా పోగలుగుతాయి.